5. సత్సంకల్పం హిరణ్య గర్భుడు. ఈ ఉదాహరణని మన కథలో చేయించుకుందాం. ఇప్పుడున్న సృష్టి అంతా లయించిపోయి కేవలం పరిశుద్ధ సత్పదార్థం మిగిలింది. ఆ సత్పదార్థమే మాయా సంకల్పస్పర్శ వల్ల హిరణ్య గర్భుడుగా రూపొందింది అని చెప్పారు. ఈ మాటే మనకు సరిగా అర్థం కావడం లేదు. మధ్యలో ఈ మాయ ఎక్కడుంచి వచ్చింది, మాయా అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. దీనికి వేదాంతశాస్త్ర పరిభాషలో సమాధానం చెప్పుకునే బదులు గణితశాస్త్ర పద్ధతిలో సమాధానం కోసం అన్వేషిద్దాం. సత్పదార్థం మాయా సంకల్ప స్పర్శ వల్ల హిరణ్య గర్భుడైంది అన్నారు. అంటే సత్సంకల్పం హిరణ్య గర్భుడు. దీనిలో సత్ అనేది ఎల్లప్పుడూ ఉండేది, సంకల్పమనేది పూర్వసృష్టి సంస్కారం వల్ల వచ్చి చేరేది. కాగా సత్సంకల్పం అనేది ఒకటి ఒకటి అన్నట్టుగా ఉంది. గణితంలోని ప్లస్సే, వేదాంతంలోని మాయ, ఏమీ తేడా లేదు. ఎలాగైతే ప్లస్సు మొదటి ఒకటిని గాని రెండవ ఒకటిని గాని ముట్టుకోదో, అలాగే మాయ కూడా సత్ని కానీ సంకల్పాన్ని కానీ ముట్టుకోదు. అది ద్రష్టను ఆశ్రయించి ఉంటుంది, ఉండి సత్ని సంకల్పాన్ని ఆవరిస్తుంది. ప్లస్ అనేది ప్రత్యేకంగా పదార్థం ఎలా కాదో, అలాగే మాయ కూడా ప్రత్యేక పదార్థం కాదు. ఎలాగైతే ప్లస్ అనేది రెండు అనే భావనను ద్రష్ట యొక్క మనస్సులోనే సృష్టి చేస్తోందో, అలా చేసి కూడా రెండు అనేది మనస్సు కంటే వెలుపల ఉన్నట్టుగా భ్రాంతి కలిగిస్తోందో, అదే రీతిగా మాయ హిరణ్య గర్భుడు అనే ఒక దృశ్యాన్ని ద్రష్ట యొక్క హృదయంలోనే సృష్టి చేసి ఆ హిరణ్య గర్భుడు ఎక్కడో దూరంగా ఏడు లోకాలకు అవతల ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తూ ఉంటుంది. ఇలా మాయా సంబంధం వల్ల పుట్టిన హిరణ్య గర్భుడు ఈ ముల్లోకాలను మళ్లీ సృష్టి చేస్తున్నాడు. ప్రపంచ సృష్టి జరిగే విధానం ఇదే పని ఈ ప్రకరణం యొక్క మొదటి సర్గలో వశిష్ఠ మహర్షి తేల్చి చెప్పాడు. ఈ విషయం స్పష్టంగా ఉన్నట్టు కనిపించటం లేదు. కొంతవరకు అర్థమైంది అనిపించినా కూడా ఆయసర్వ్ 5. నమ్మబుద్ధి కావటం లేదు. ఇది ఇలా ఉంటుందని వశిష్ఠ మహర్షికి తెలుసు. అందుకనే ఈ విషయాన్నే మొదటి 12 సర్గలలో వివరించి 13వ సర్గలో అసలు విషయం బయటపెట్టాడు. మనం ముందుగా 13వ సర్గలోని విషయాన్న అందుకొని తరువాత వెనుక సర్గలకు వస్తే విషయం తేలికగా ఉంటుంది. మొదటి సర్గలో వశిష్ఠ మహర్షి ఏమన్నాడంటే, మొదట కేవలం సత్పదార్థం ఉంది, దానికి మాయాస్పర్శ వల్ల పూర్వ సంకల్పం మేల్కొంది, దానివల్ల హిరణ్య గర్భుడనే మొదటి జీవి పుట్టాడు, ఇతనే ముల్లోకాలు సృష్టి చేశాడు. హిరణ్య గర్భోత్పత్తికి మూలమైన మాయే ఈ సృష్టిలోని జీవుల బుద్ధులను ఆశ్రయించుకుని ఉంది. ఇది వశిష్ఠ మహర్షి చెప్పింది. దీన్ని గణితశాస్త్రపరంగా మార్చి మనం ఏమన్నామంటే సత్సంకల్పం హిరణ్య గర్భ సృష్టి అన్నాం. దీనిలో ఉన్న ప్లస్ ద్రష్టి యొక్క మనస్సును ఆశ్రయించి ఉంది అన్నాం. ఇక్కడ ద్రష్ట అంటే ఎవరు? సృష్టిలో ఉన్న మనమే. మాయ మన మనస్సును ఆశ్రయించి ఉంది. సృష్టికర్తను సృష్టి చేసిందా? ఇదెక్కడి మాట? సృష్టికర్త ఏదో మాయను ఉపయోగించి నన్ను సృష్టి చేశాడంటే బాగుంటుంది, గాని నేను మాయతో కలిసి లేదా మాయ నాతో కలిసి సృష్టికర్తనే సృష్టించామంటే అదెలా కుదురుతుంది? ఇదే మన ప్రశ్న అంతేగదు.